రాజా, యుద్ధములో మనము గెలువమని నాకు తెలియును. అయినను లోకములో అపకీర్తి వాటిల్లునట్లు పారిపోవుటయు తగదు. ఒక్క ఆడుదానికి భయపడి పారిపోజూచువాడెవడు? జయమో అపజయమో ఏదైనను యుద్ధము చేసి తీరవలసినదే. ఏది కానున్నదో అది కాకమానదు అని ఉత్సాహపరచెను. దుర్ముఖుని మాటలు విని బాష్కలుడిట్లు మాట్లాడెను. రాజా, మీరు చింతింపకుడు. నేను ఇక్కడనే ఆ చండిని చంపెదను. నేను దేవతలలో ఎవరికిని భయపడను. ఒంటరిగా వచ్చినట్టి మదగర్వితయగు ఆమెను నా నిశితములైన బాణములతో చంపివైచెదను. మీరు యుద్ధానికి వెళ్లవద్దు. ఈనాడు నా భుజబలమును చూడుడు అని పలికెను. అని పలుకగా దుర్ధరుడు, ఓ మహిషాసురా, దేవతలు తయారు చేసి పంపిన ఈ దేవిని నేను జయింతును. రాజా, నిన్ను భయపెట్టుటకు దేవతలు ఈ మాయను పన్నినారు. బెదిరించుటకే కాని అంతకంటే వేరేమీయూ లేదు. కనుక మనస్సులోని మోహమును విడువుము. ఇది అంతయు రాజనీతి. ఇతరుల మాటలు మీరు నమ్మవద్దు. నేను యుద్ధరంగమునకు పోయి దుష్టమైన నడువడిగల ఆమెను తీసుకొని వచ్చెదను. నేడు నా బలమును ధైర్యమును ప్రభుభక్తిని స్వశక్తిని చూడుడు అని పలికెను. దేవి బాష్కల దుర్ముఖుల సంహరించుట. ఇట్లు పలికి బాష్కల దుర్ముఖులు సర్వశాస్త్రములతో యుద్ధరంగమునకు చేరి మేఘ గంభీరమగు వాక్కులతో ఇట్లు పలికిరి. దేవి, మహిషాసురుడు దేవతలను జయించినవాడు. సర్వరాక్షసులకు రాజైన ఆతనిని వరించుము. అతడు సర్వశుభ లక్షణములతో కూడిన మానవ రూపము ధరించి దివ్యాభరణ భూషితుడై నీ చెంతకు వచ్చును. నీవు ముల్లోకముల వైభవమును పొందగలవు. మహిషాసురుని ప్రేమించుము. అద్భుతమైన సంసార సుఖము ననుభవింపుము. స్త్రీలు కోరు కోరికలనన్నిటినీ తీర్చుకొనగలవు అని పలికెను. ఆ మాటలు విని దేవి ఇట్లు పలికినది. నేను కామమోహితురాలను కానని నీకు తెలియటలేదా? మందబుద్ధి అయిన మహిషునెట్లు సేవింతును? దేవత, రూపము గల స్త్రీ పశువులలో అధమమైన దున్నపోతు రూపము గల వాణిని ఎట్లు కోరును? ఓ భాష్కల దుర్ముఖులారా, మీరు త్వరగా వెళ్ళి మీ రాజునకు నా మాటగా చెప్పుడు. నీవు పాతాళమునకు పోవలను, లేదా నాతో యుద్ధము చేయవలయును. యుద్ధము జరిగినచో దేవేంద్రుడు తప్పక నిర్భయుడు కాగలడు. నిన్ను చంపనిదే నేనిక్కడ నుండి వెళ్ళను. ఓరి దుర్బుద్ధి, ఈ విషయము తెలిసికొని చేయవలసిన పనిని నిర్ణయించుకొనుము. నన్ను జయించనిదే భూమిపైనెక్కడను నీకు స్థానముండదు అని దేవి తన అభిప్రాయమును చెప్పెను. దేవి మాటలు విని దైత్యమంత్రులు కోపముచే ఎర్రబారిన నేత్రములతో ధనుర్బాణములను ధరించి యుద్ధమునకు సిద్ధపడిరి. పరదేవత గొప్ప ధ్వని చేసి నిర్భయముగా నిలిచినది. రాక్షసులిద్దరును తీవ్రమైన బాణవర్షము నామెపై కురిపించిరి. దేవియు రాక్షసులిరువురిపై బాణ సమూహములను ప్రయోగించెను. బాష్కలుడు వెంటనే యుద్ధమునకు రాగా దుర్ముఖుడు ఆమెకి ఎదురుగా చూచుచూ నిలబడెను. దేవికి బాష్కలునికి ఘోరమైన యుద్ధము జరిగెను. అంతట జగన్మాత అతనిని చూచి కోపముతో తీవ్రములైన 5 బాణములు ప్రయోగించెను. రాక్షసుడామె బాణములను ఖండించెను. మరియు సింహమందున్న దేవిపై 7 బాణములు ప్రయోగించెను. దేవియు అతని బాణములను ఖండించి తీక్షణములైన 7 బాణములు ప్రయోగించెను. మరియు మాటిమాటికి నవ్వుచూ అర్ధచంద్రాకార బాణముతో రాక్షసుని ధనుస్సును ఖండించెను. బాష్కలుడు చేత గదభూని దేవిని చంపుటకు బయలుదేరెను. అతనిని చండిక తన గదాప్రహారములచే నేలపై పడగొట్టెను. బాష్కలుడు భూమిపై పడి మరల లేచి చండికపై గదను విసిరెను. దేవి దానిని లెక్కచేయక శూలమును వాని వక్షస్థలమున నాటగా అతడు క్రిందపడి మరణించెను. బాష్కలుని మరణమును చూచి వాని సైనికులెల్లరూ పారిపోయిరి. ఆకాశమందు దేవతలు జయ జయ ధ్వానములు చేసిరి. బాష్కలుడు చనిపోయిన పిమ్మట గొప్ప బలవంతుడైన దుర్ముఖుడు కోపముచే నెర్రబారిన కన్నులు కలవాడై దేవితో యుద్ధమునకై వచ్చెను. మరియు బాలా నిలు నిలు అని మాట్లాడుచూ రథముపై కూర్చొని ధనుర్బాణములు ధరించి దేవికి ఎదురయ్యెను. దేవి అతనిని చూచి శంఖమును పూరించెను. మరియు ధనుష్టంకారము కూడా చేసెను. అతడును సర్పముల వంటి బాణముల నాపై ప్రయోగించెను. దేవి ఆ బాణములను తన బాణములతో ఖండించి గర్జించెను. వారిరురకును ఘోరమైన పోరు జరిగెను. పరస్పరమనేక ఆయుధములను ప్రయోగించిరి. యుద్ధభూమిలో నేలపై బడిన సైనిక శిరస్సులతో ఘోరమైన దృశ్యమేర్పడినది. గ్రద్దలు డేగలు నక్కలు సైనిక శరీరములను గుంపులుగా వచ్చి తినుచుండెను. దుష్టుడైన దుర్ముఖుడు దేవిపై కోపించి చెయ్యినెత్తి నేడే నిన్ను చంపెదను లేదా మహిషుని సేవింపుము అని పలికెను. అంతట దేవి మరణము సమీపించుటచే నీవిట్లు మాట్లాడుచున్నావు. బాష్కలుడు చచ్చినట్లు నీవును చావగలవు. నిన్ను చంపి తరువాత మహిషుని చంపెదను అని పలికెను. మరణమునకు వెనుదీయక దుర్ముఖుడామెపై దారుణముగా బాణవర్షమును కురిపించెను. దేవి ఆ బాణసమూహమును ఖండించి కోపముతో కూడినదై వృత్రాసురునిపై నింద్రుని వలె బాణములను వర్షించెను. వారిరువురకు ఘోరమైన యుద్ధము జరిగినది. అంత దేవి రాక్షసుని చేతియందలి ధనుస్సును ఖండించెను. మరియు 5 బాణములతో వాని రథమును నాశమునర్చెను. అంతట పాదచారి అయి దుర్ముఖుడు గదను చేతబట్టి చండికకు ఎదురుగా నడిచి సింహము తలపై మోదెను. ఆ సింహము దెబ్బతిన్నను చలించలేదు. గదను ధరించిన రాక్షసుని శిరస్సును పదునైన ఖడ్గముతో దేవి ఖండించెను. తల తెగి దుర్ముఖుడు నేలపై వ్రాలెను. అంత దేవతలు మిక్కిలి సంతోషముతో జయ జయ ధ్వనులొనర్చిరి. మరియు పరదేవతను స్తుతించిరి. పుష్పవర్షము కురిపించిరి. రణభూమిలో మరణించిన రాక్షసుని చూచి ఋషులు సిద్ధులు గంధర్వులు విద్యాధరులు కిన్నరులును పరమానంద భరితులైరి. దుర్ముఖుని చావు విని కోపించిన వాడై మహిషుడు, రాక్షసులారా, దుర్ముఖ బాష్కలురిద్దరూ యుద్ధమున మరణించిన ఈ సందర్భములో మనమేమి చేయవలసినదియూ మీరందరూ ఆలోచించి చెప్పుడు. కాలము బలవత్తరమైనది. అని పలుకగా చిక్షురుడనువాడు, రాజా, నేనీమెను సంహరించదను, స్త్రీని చంపుటకు పెద్దగా చింతింప పనిలేదు అని తన సైన్యముతో రథమునెక్కి యుద్ధభూమికి నడచెను.